ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టారాతజ ప్రేదమగాద్ధిషణాబలిరచ్చమునాగతాస్వధయావితష్టాతావహంతి గవజః పురస్తాద్దేవేభ్యో జుష్టమిహ బలిరాసదే దేవానాం పరిశోతమసి మరుషవృద్ధమసి దేవబలిర్మాత్మాంగ్మాతిర్యక్పర్వతేరాధ్యాసమాచ్ఛేత్తాదేమారిషం సహస్రవలిశామి భజగం గృహేమ పృథివ్యా సంప్రజ పాహి సంభరాణ్యదిర్కేరాస్నాసేంద్రాణ్యే సన్మహనం పోషాతే గ్రంథింగ్రధ్నాదశదేవాస్థాదింద్రస్య బాహుభ్యాముద్యచ్చే బృహస్పతేర్మూర్ధ్నాహరామ్యుర్వంతరిక్షమన్మిహి దేవంగమమసే శృంధ్వం దేవిజాయకర్మణే దేవయజ్యాయే మాతరిష్వనో కర్మాసి ద్యౌరసి విశ్వధాయ అసి రమేణ నాదృగంభస్వమాహ్వారవసూనాం పవిత్రమసి శతధారం వసూనాం పవిత్రమసి సహస్రధారం హుతస్తోకహుతోద్రప్సో బృహదే నాకాయ స్వాహాద్యా వా పృథివేభ్యాగుం సా విశ్వాజుస్సా విశ్వవ్యచ సా విశ్వకం మా సంప్రచ్యధ్వమృతావరేరోర్మిణేర్మధుమత్తమా మంద్రాధనస్య సాతజే సోమే నత్వాతనచ్మీంద్రాయ దధి విష్ణోహవ్యగం రక్షస్వ కర్మణే మాం దేవేభ్యః శకేయం వేషాయ త్వా ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టా అరాతయో ధూరసి ధోర్వధోర్వంతం ధోర్వతయోస్మాం ధోర్వతితం ధోర్వయం వయం ధోర్వామస్త్వం దేవానామసి సస్నితమం పప్రితమంజుష్టతమం బంధితమం దేవహూతమమహృతమసి హవిర్ధానం దృగంహస్వమాహ్వామిత్రస్య త్వా రక్ష ప్రేక్షేమాభేర్మా సంభిక్షామాత్వాహిగం శిషమురువాదాగదేవస్య త్వా సవితః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం భూష్ణోహస్తాభ్యామగ్నజయజుష్టం నర్వపాన్యగ్నేశోమాభ్యామిదం దేవానామిదమునః సహస్థాత్యే త్వా నారాత్యే సువరభివిక్షేషం వైశ్వానరం జోదృగం హంతాం దుర్యా ృథివ్యోర్వంతరిక్షమన్విహ్యదిత్యా స్వోపస్థే సాదజాన్యగ్నే హవ్యగం రక్షస్వ దేవోవస్సవితోత్మనాత్వచ్ఛద్రేణ పవిత్రేణ వసోః సూర్యస్య రశ్మిభిరాపో దేవేనగ్రే భువో అగ్రే భువోగ్నిమై యజ్ఞం నగతాగ్రే యజ్ఞపతిం సత్తరిష్మానింద్రో వృణీత వృత్రతోర్జే దూయమింద్రమేర్ధం వృత్రతోర్జే ప్రోక్షితాస్థాగ్నిరే వోజుష్టం ప్రోక్షాన్యగ్నేషోమాఖ్యా ధ్వందేర్యాయ కర్మణేదేవ లజ్జాయ అవధూతకుం రక్షోవధూత అరాతజోదిత్యాస్త్వగసి ప్రతిత్వా పృథివీవేత్వధిషవణమసి వానస్పత్యం ప్రదిత్వాదిత్యాస్త్వగ్నేస్తనోరసి వాచో విసర్జనం దేవవేతయేత్వా గృహాణ్యద్రిహసి వానస్పత్యః సయుధం దేవేభ్యో హవ్యకం సుశమిషమిష్వేషమావతోర్జమావదద్యుమద్వదత భయగం సంఘాతం జేష్ణ వర్షవృద్ధమసి ప్రతిత్వా వర్షవృద్ధం వేత్తు పరాభూతకం రక్ష పరాభూత అరాతజో రక్షసాం భాగోసి వాజుర్వామివినక్తుమేవావస్తమిదాహిరణ్యబాణి ప్రతిగృహాతు అవసోతకం రక్షోవసూత అరాతజోదిత్యాస్త్వగసి ప్రతిత్వా పృథివీవేత్వధిషసకంఫణిరసి ప్రతిత్వాదిత్యాస్త్వగ్వేత్వధిషణాసి పర్వత్యా ప్రతిత్వాదిలస్కంఫనిర్వేత్వధిషణాసి పార్వతేజే ప్రతిత్వా పర్వతర్వేత్తు దేవస్తత్వాసవితః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం ష్ణోహస్తామధిపామి ధాన్యమసి దేవాన్ ప్రాణాయత్వా బాణాయత్వా వ్యానాయత్వా దేభ్యామను ప్రసిద్ధిమాయుషేధాన్ దేవోవస్తవిదాహిరణ్యపాణి ప్రతిగృహాతు ధష్టిరసి బ్రహ్మయచ్చాపాగ్నిమాదంజనిష్క్రౌజాజగం సేధాదేవజం బాణర్దగ్ధకం రక్షో నిర్దగ్ధ అరాతరా ధ్రువమసిగంహాదృగం హాజాంద్రగం హసజాదానస్మై యజమానాదమరుజోహత్రమస్యంతరిక్షం దృగం హ ప్రాణంద్రగం హాపానంద్రగం హసజాదానస్మై యజమానాదపరుజోహరుణమసి దివం దృగం హక్ష ృగం హ్రాత్రం దృగం హస జాతానస్మై యజమానాజమర్జోహర్మాసి దిశోదృగం హజోణిం దృగం హ ప్రజాంద్రగం హస జాతానస్మై యజమానాజమర్జోహచితస్థ ప్రజామస్మై రజిమస్మై స జాతానస్మై యజమానాజమర్జోహృగోణామంగిరసాంతపసాదప్యధ్వయ్యాని ఘర్మే కపాలాన్యపచిన్వంతి వేధసః ఓష్ణస్థాన్యపి వ్రతయంద్రవాయోమివంచత సంవపామి సమాపో అద్భిరగ్మదసమాషధజోరసేన సగం రేవతే జగతే ధర్మసమతేర్మసమతేభిస్రజ్యధ్వమద్భ్యః పరిప్రజాతాస్తథమద్భ్యః ప్రజ్యధ్వందనజత్యై సంయోగ్నేత్వాగ్నేశోమాభ్యాం మఖస్య శిరోసి ధర్మాసి విశ్వాజురుప్రథస్వోరుతే జ్ఞపదః ప్రసతాం క్వచం గృహ్ణేష్ాంతరితగుం రక్షోంగరిత అరాతజో దేవస్త్వా సవితాష్కపజతు వరిషిష్ఠే అధినాకేగ్నిస్తే తనుభం మాతిథాగ్నే హవ్యగం రక్షస్వ సంబ్రహ్మణా పృచ్ఛస్వై కృతాయ స్వాహా పితాయ స్వాహా త్రుతాయ స్వాహా ఆరదగింద్రస్య బాహురసి దక్షిణః సహస్రభిష్టశతతేజా వాయురసిర్మతేజా పృథివిదేవజన్యోషధ్వస్తే మూలం మాహికం శిషమవహతోరరుః పృథివ్యై గజం గచ్చగోస్థానం వర్షదు దేవ్యోర్వథానదేవ సవితః పరమస్యాం పరావదిశతేన పాశైర్యోస్మాన్ వేష్టిరం చ భజన్ విష్మస్తమతో మామౌగపహతోరరుః పృథివ్యై దేవగజన్యే వ్రజం గచ్చగోస్థానం వర్షదు తేజ్యోర్వధానదేవ సవితః పరమస్యాం పరావతిశతేన పాశైర్యోస్మాన్ వేష్టిరం చ భజన్ విష్మస్తమతో మామౌగపహతోరరుః పృథివ్యా అదేవగజనో వ్రజం గచ్చగోస్థానం వర్షదు తేజ్యోర్వధానదేవ సవితః పరమస్యాం పరావతిశతేన పాశైర్యోస్మాన్ ేష్టయం చ భయం విష్మస్తమతో మామౌకరస్తే దివం మాస్థానవసవస్థా పరిగృహంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్థా పరిగృహంతు త్రయిష్టుభేన ఛందసా దిత్యాస్థా పరిగృహంతు జాగతేన ఛందసా దేవస్య సవితుస్తవే కర్మ గృహం శృణ్వంతి మేధసరితమస్వస్వేచాసి పురా క్రోరస్కృపో విరప్సిన్ధాయ పృథివేందేరదానైరగం చంద్రమసి స్వథాభిస్తాంధీరాసో అనుదృశ్య విజందే ప్రత్యుష్టగం రక్ష ప్రత్యుష్టా అరాతయోర్నేర్మస్తేజిష్ఠేన తేజసా నిష్టపామి గోష్ఠం వా నిర్మృక్షం వాజినం వాసపత్న సాహకం సంవాచం ప్రాణం చక్షుశ్రోత్రం ప్రజాయోనిం వా నిర్మృక్షం వాజినే వాసపత్న సాహేగం సంవాశాసానాసౌ మనసం ప్రజాగం సౌభాగ్యంతను అగ్నేరనవ్రతా భూత్వా సన్నక్షేషుతాయకం సుప్రజసస్వావజగం సుపత్నేరుపసేదిమా అగ్నే సపత్నదంభనమదబ్ధాసోదరాభ్యం ఇమం విశ్యామి వరుణస్య పాశైర్యమవధ్నేత సభితా సుకేతః ధాతుశ్చయోనౌ సుకృతస్య లోకేశ్యోనం మే సహ ప్రత్యాకరోమి సాయుషాసం ప్రజయా సమగ్నే వర్చసా పునః సంపత్నే పద్యాహం గచ్ఛే సమాత్మానుభామమ మహీనాం వయోస్యోషధీనాగం రసస్తస్తేక్షీయమాణస్య నిర్వపామి మహీనాం వయోస్యోషధీనాగం రసోదభ్యేన ద్వాచక్షుషా వేక్షేసు ప్రజాస్త్వాయ తేజోసి తేజో న ప్రేహ్యగ్నిస్తే తేజో మా వినైదగ్నేర్జిహ్వాసి సుభోర్దేవానాం భామ్నే దేవేభ్యో యజుషే భవ శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోమస్తమిదోత్మనాద్రేణ పవిత్రేణ వసో సోల్యస్య రశ్మిభిః శుక్రం వా శుక్రాయాం ధామ్నే ధామ్నే దేవేభ్యో యజుషే యజుషే గ్రంథామి జ్యోతిస్త్వా జ్యోతిష్యర్చస్త్వార్చిషి ధామ్నే ధామ్నే దేవేభ్యో యజుషే యజుషే గ్రంథామి కృష్ణోస్యఖరేష్ఠోమయే స్వాహరసి శుద్ధ స్వా స్వాహ దివేత్వాంతరిక్షా పృథివ్యై స్వధాభిర్ధవోర్ధవ పరిహిషద్ధవోర్జా పృథివీం గచ్చర విష్ణోస్తోపోర్ణామృతృణామి స్వాహస్థం దేవేభ్యో గంధర్వోసి విశ్వావసౌ విశ్వస్మాదేషతో యజమానస్త పరిచిర్ణదేక్షిణో యజమానస్త పరిచిర్ణదేడితో మిత్రావరుణోత్తరత పరిధత్తాం క్రమేణ కర్మణా యజమానస్య పరిచిర్ణదేడిత సూర్యస్వా పురస్తాత్వాదురస్యాశస్త్యాహోత్రం వాగమేద్యుమంతకం సమిచైమహ్యగ్నే బృహంతమధ్వరే విశోయంత్రే స్థోపసో నాగం రుద్రాణామాదిత్యాగం సదసి సేదజుహోరుపృతృవాసి కృతాచేనా సదసి సేదయితా అసదన్ స్మృతస్య లోకేతా విష్ణో వాహి పాహి యజ్ఞం వాహి యజ్ఞపతిం వాహి వాయ్యజ్ఞనిజం భువనాసి విప్రథస్వాజ్ఞేయస్తరితం నమః జుహ్వేహ్యగ్నిస్వాహ్వయతి దేవయజ్యాయా ఉపభృదేహి దేవస్వా సవితాహ్వయతి దేవయజ్యాయా అగ్నా విష్ణో మా వామవక్రమిషం విజిహాథా మా సంతాప్తం లోకం మే లోకృతౌ వృణుతం విష్ణోస్థానమసీత ఇంద్రో అరుణోద్వీర్యాణి సమారభ్యోర్ధ్వోరధ్వరోది విస్పృశమకృతో యజ్ఞో యజ్ఞపదేరింద్రావాన్ స్వా దుశ్చరితాసుచరితే భజమఖస్య శిరోసి సంజ్యోతిషా జ్యోతిరంగా వాయస్య మా ప్రసవేణోగ్రాభేణోదగ్రభీత్ అథా సపద్మాగుం ఇంద్రో మే నిగ్రాభేణాధరాగుం మగః ఉగ్రాభం చ నిగ్రాభం చ బ్రహ్మదేవా అవేవృథన్ అథా సపత్నానింద్రాగ్నే మే విశోచేనాం యస్య వసుభ్యస్వా రుద్రేభ్యస్వాదిత్యేభ్యస్వాత్తకం రిహాణామియం దుమయ ప్రజాయో నిర్మాణిర్మృక్షమాప్యాయం తామాపవోషధజో మరుతాం బృహదయస్థలిమం గచ్చత తో నో వృష్టిమేనయా ఆయుష్పా అగ్నేశ్యాయుం మే వాహి చక్షుష్పా అగ్నేశిచక్షుర్ మే వాహి ధ్రువాసిజం పరిచం పర్యధత్సా అగ్నే దేవ పణిభిర్వీయమానః అంతరేతమనుజోషం భరా వినే దేశత్వదపచేతజాతైర్యజ్ఞస్య వాసముపశమితమున్నజ్ఞావభాగాస్థేషా బృహంతః ప్రస్తరేష్ఠాభక్షతశ్చ దేవాదిమాం వాసమభివిశ్వే గృణంత ఆసద్యాస్మిన్ బర్హిషిమాదయధ్వమగ్నేర్వామపన్నగ్రహస్య సదసి చాదయామి సుమ్నాయ సుమ్నినీ సుమ్నే మా ధత్తం ధురి ధుర్యౌ పాదమగ్నే దబ్ధాయోషేతదనో హి మాద్యదివ పాహి ప్రసిద్ధ్యై పాహి దురిష్ట్యై పాహి దురగ్నన్యై పాహి దుశ్చరితాదభిషన్న పితుం కృణు సుషదాయో నిగ్స్వాహా దేవాగాదివిదో గాతుం విద్వాఘాతుమితమనసస్వదరిమన్నో దేవదేవేషు యజ్ఞగ్స్వాహా వాచి స్వాహా వాదేహా ఉభావామింద్రాగ్ని ఆహువద్భారాధస సహమాదయ్యై ఉభాదాతారామిషాగం రజేనాముభావాజస్య సాదజేహువేవా అశ్రవగుంధి భోరిదావత్తరా వాంజామాదురుదవాఘా స్యాలాద్ అథా సోమస్య ప్రగతే యువగ్ఘానింద్రాగ్నే స్తోమం జనయామి నవ్యం ఇంద్రాగ్నేన పతిం పురో దాసపత్నే రథోనుతం సాగమేకేన కర్మణా శుచిన్న స్తోమన్నవ జాతమద్యేంద్రాగ్నే వృత్రహణా జుషేథా ఉభాహి వాగుం సుభవాచోహమేమితా వాచకం సత్యపుషతేష్టా వయముద్వాపథస్మతే రథం నవాజసాదయే ధిరే పోషన్న యుజ్మహే పథస్పథ పరిపతిం వచస్యాకామేన కృతో అభ్యానతర్కం సనోరాసచ్చురుధశ్చంద్రాగ్రాధిజం ధిజగం శేషధాతి ప్రభూషా క్షేత్రస్య పదినా వజగం హిజేనే వజజానసి రామస్వం పోషయిత్మునాసనో మృడాదీదృశే క్షేత్రస్య పదే మధుమందమూర్మింధ్యర్నిపజో అస్మాసు ధుక్ష్మ మధుస్తుతం ఘతమి వసుపోతమృతస్య నః పతయో మృడయంతు అగ్నేనయ సుపథారాజే అస్మాన్ విశ్వాని దేవ భజునాని విద్వాన్ యోధ్యస్మద్యుహురాణమే నో భూయిష్టాం తే నమ ముక్తిం విధేమ ఆ దేవానామ పిబంధామగన్మయక్షక్రవామరలను ప్రబోఢుం అగ్నిర్విద్వాన్ సగజాత్సేదుహోదాసో అధ్వరాన్ సరుధోకల్పయాని యద్వాహిష్ఠం తదగ్నే బృహదర్చ విభావసో మహిషేవత్వద్రయస్త్వద్వాజాబుధీరతే అగ్నే త్వం పాలయానర్జో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా ఓష్ట పుచ్చే బహులాన పూర్వే భవాతోకాయతనజాగశయోగ్నేవ్రతవా అసి దేవ ఆమత్యేష్వాయ్యేష్వేద్యద్వో వయం ప్రమినామ వ్రతాని విదూషాం దేవాభిదుష్కరాస అగ్నేష్టద్విష్మనా ప్రణాది విద్వాన్ ఏభిర్దేవాగం మృతుభిః కల్పయామి ఆపవందంతు జీవసేదీర్ఘాయవర్త సమోషేత్రాయస్మై నగ్స్వధితేమై నగుంహిగుంధేర్దేవశ్రోరేతాని ప్రపదే స్వస్త్యుత్తరాణ్యశీలాపో అస్మాన్మాతరః సుంధన్తు ఘృతేన నాఘృతపువః పుణంతు విశ్వమస్మత్ప్రవహంతు రిప్రముదాభ్యశ్రుచిరాభూతజే విసోమస్య తనోరసి తనువం మే వాహిమహీనాం వయోసి వర్చోధా అసి వర్చో మయిధే హృద్రస్య గణేన కా అసి చక్షుష్పా అసి చక్షుర్మే వాహి చిత్పదిస్వా పునాదు వాక్పదిస్వా పునాదు దేవస్వా సవితా పునాత్మచ్చద్రేణ పవిత్రేణ వసో సూర్యస్వరస్మిభిస్తస్య దే పవిత్రపదే పవిత్రేణ యస్మైకం పునే దచ్చకే యమావో దేవాస దీమహే సత్యధర్మాణో అధ్వరే యద్వో దేవాస ఆగురే జగ్నిగాసో హవామహగింద్రాగ్నేద్యావామిషిభి ఆపవోషథే స్వం దేక్షాణామధిపతిరసి అమాసంతం వాహి ఆగోత్యే ప్రయుజేగ్నరే స్వాహా మేధాయై మనసేగ్నరే స్వాహా దీక్షాయై తమసేగ్నరే స్వాహా సరస్వత్యై ఉష్ణేగ్నరే స్వాహా పోదేవేర్బృహదేర్విశ్వశంభువోద్యావామిషిమే పూర్వాంతరిక్షం బృహస్పదన్నాహవిషామృథాతు స్వాహా విశ్వే దేవస్య నేతర్మర్తో గణేత సఖ్యం విశ్వే రాజకిశుద్ధ పుష్యసే స్వాహత్సామయో శిల్పే స్థస్తే వామారభేతే మా పాతమాస్యోదృచ ఇమాం జగం శిక్షమాణస్తలే వక్రతుం దక్షం వరుణ సగం శిశాధియయాధి విశ్వాదరితాదరే మసుకర్మాణమధినామగం రుహేమోర్గస్యాంగిరస్యోర్ణం రథామూర్జం మే గచ్చ వాహి మామాహిగం శేర్విష్ణోః శర్మాసి శర్మ మానస్య శర్మ మే గచ్చ నక్షత్రాణాం వాదేకాశాత్ వాహేంద్రస్య జ్యోతిరసి మామాహిగుంసే కృష్యేత్వాసస్యాదే సురిప్పలాభ్యస్తౌషధేభ్యః సోపస్థా దేవో వనస్పతిర్ధోమా బాహ్యోదృశ స్వాహాయజ్ఞం మనసా స్వాహాద్యా వా పృథివేభ్యాది స్వాహోరోరంతరిక్షాత్ స్వాహాయజ్ఞం వా తాదారభే దైవేంధిరం వనామహే సుమృడే కామభిష్టదేవచ్చోథాయజ్ఞవాహసగం సుపారానో అసద్వశే యే దేవా మనోజాతా మనోజుధ సుదక్షా దక్ష పితారస్తే నః పాంతుతే నో బంధుతేభ్యో నమస్తేభ్య స్వాహాగ్నే త్వగుం సుజాగృహి భజగుం సుమందిషేమహి గోపాయన స్వస్తయే రుధే నః పునర్దదః మగ్నేవ్రతవాసిమేష్ేష్ేద్య విశ్వే దేవా అభిమామాపమృత్రం ఘోషా సన్యాసో మోరాధసా దేవః సవితాసోర్వసుదావారా స్వేదత్ సోమా భూయో ఫలమా వృణం భూర్త్యా విరాధిమాహమాయుషా చంద్రమసి మమ భోగాయ భవ వస్త్రమసి మమ భోగాయ భవోస్రాసి మమ భోగాయ భవహయోసి మమ భోగాయ భవ సాగోసి మమ భోగాయ భవ మేషోసి మమ భోగాయ భవ భాయమే ఆవరుణాయ పాదేవీరామో అపార్ణ పాద్యోర్మిహవిష్టమింద్రియావాన్నమస్తం భోమా వక్రమిషమచ్చిన్నం తంతుం పృథివ్యా అనుగేషం భద్రాదభిష్ేద్రేహి బృహస్పతి పురజేతా అస్వచేమవస్యమన పృథివ్యా శత్రోం గృణి సర్వేదలేదమగన్మదేవజనం పృథివ్యా విశ్వే దేవాగదుషంతమోర్వరక్షామాభ్యాజుషా సంతరంతో రాజస్పోషేణ సమిషామదేమ ఇయం తే శుక్రధనోరితం వర్చస్తజా సంభవభ్రాజం గచ్చజోరసి మనసాయుష్ విష్ణవేదస్యాస్తే సత్యసవసహ్రసవే వాచోజం రమశీల స్వాహా శుక్రమస్య మృతమసి వైశ్వదేవగం భవిస్వోరుజస్య చక్షురారుహమగ్నే రక్షణీని కాంగ్యదేదశే భిరీరసే భ్రాజమానో విపశ్చితా శిదసి మనా సుధీరసి దక్షిణాసి జగ్నిజాసి క్షత్రి ప్రాచే సంభవమిత్రస్వాధ్యక్షాయాధ్యాసగర్భోనుద్రస్వాతయదు మిత్రస్ వచా స్వస్తి సోమసఖా పునరే సహరయ్యా రుద్రాస్ శుక్రాసి చంద్రాసి బృహస్పతిస్వా సుమేరణు రుద్రో వసుభిరాజకేతు పృథివ్యాస్వాహాపరిలిఖితయుమ్మక్ష పరిలిఖిత అరాధయ నిజమహయుమ్మక్షసోగ్రీవా అపి గృందాభిజోస్మాష్టిగం చ భగం విష్ణుగిదమస్య గ్రీవా అపి తవ సందృశివాహగం రాజస్పోషేణ వియోషం అగుంశునాదే అగుంశు ప్రచ్యతాం వరుషా పరగ్రంథస్తే కామమవతు మదాయరసో అచ్యుతో మాత్యోసి శుక్రస్తే గ్రహోభిత్యందే వగుంసవితారపోణ్యో కవిక్రతుమర్చామి సప్తసవసగం రత్నధామభిప్రియం మలిమూర్ధ్వాయ శ్యామనిర్భా అదిద్యుదత్సవే మణిహిరణ్యపాణిరమిమేత సుక్రతుః కృపాసువః ప్రజాభ్యస్వా ప్రాణాయత్వా వ్యానాయత్వా ప్రజాస్వమను ప్రాణిః ప్రజాస్వామను ప్రాణంతో సోమంతే క్రీణామ్యోర్జస్వంతం వయస్వంతం వీర్యావంతమభిమాదిషాహగం శుక్రం తే శుక్రేణ క్రీణామి చంద్రం చంద్రేణామృతమృతేన సంయత్తే గోరస్మే చంద్రాణి తపసస్తనోరసి ప్రజాపతేర్వర్ణస్తస్యాస్తే సహస్రపోషం పుష్యం యాశ్చ రమేణ పశునా క్రీణామ్యస్మే తే బంధుర్మయితే రాజశ్రయంతామస్మి జ్యోతిస్వామ విక్రయిణి తమో మిత్రో నజే సుమిత్రోదమాషదక్షిణముషన్ ముషంతగ్గస్యోనస్యోనగ్గస్వానప్రాజాంధారేమం భారే హస్తసుహస్తగృశాన వేదేవ స్వమక్రయణాస్తాం రక్షద్భం మావోదభన్ ఉదాజుషా స్వాజుషో దోషధీ నాగం రసేనోత్పర్జన్య సుష్మేణోదస్థామృతాగుం అను పూర్వంతరిక్షమన్విహ్యదిత్యాస్తదోస్యదిత్యాస్తద ఆసీదాస్తభ్రాద్యామృషభో అంతరిక్షమమిమేదవిమానం పృథివ్యా ఆసీదద్విశ్రాభువనాని సమ్రాద్విశ్వేత్తాని వరుణస్య వ్రతాని వనేషువ్యంతరిక్షం తదా నవాజమర్వత్సుమయో అగ్నిజాసుహృత్సుకృతం వరుణో విక్ష్వగ్నిం దివిసోర్జమదథా సోమమగ్రావదుత్రం జాతవే దశం దేవం వహంతి కేతవః విశ్వాయ సూర్యం ఉస్రావేదం ధోరుషా వనశ్రో అవేరహణౌ బ్రహ్మచోదనౌ వరుణస్య స్కంభనమసి వరుణస్య స్కంభసర్జనమసి ప్రత్యస్థో వరుణస్య పాశః ప్రత్యవస్వ భువస్పతే విశ్వాన్యభిధామాని మాత్వా పరిపరేమి ధన్మాత్వా పరిపంథినామి ధన్మాత్వా వృకా అఘాయ వోమాగం భర్వ విశ్వావసలాదఘచ్చేనో భూత్వా బలాపద యజమానస్య నో గృహే దేవైః సగ్స్కృతైన యజమానస్య స్వస్తిగన్యస్త విబంధామగస్మహి స్వస్తిగామనేహ సంజ్ఞేన విశ్వాః పరిద్విషో మృణగ్ని విందతే మహోదేవాయతృతం సపర్యతూరే దృశే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయశగం సద వరుణస్య స్కంభనమసి వరుణస్య స్కంభసర్జనమస్తున్ముక్తో వరుణస్య పాశః అగ్నేరాధిక్షమసి విష్ణవే త్వా సోమస్యాధిక్షమసి విష్ణవే త్వాధిక్షేరాధిక్షమసి విష్ణవే త్వాగ్నే ద్వారాజస్పోషదావిన్నే విష్ణవే త్వాశ్వేనాయ త్వా సోమభృతే విష్ణవే త్వాజాతే ధామాని హవిషాగజం దితాదే విశ్వాపరిభూరస్తు యజ్ఞం గయస్థాన ప్రదరణ సువీరో వీర ప్రజలా సోమదుర్యానదిత్యా సద ఆసీద వరుణోసి ధృతం వ్రతో వారుణమసి సంయోర్దేవానాగం సఖ్యాన్మా దేవానామ సస్చిత్ స్మహ్యాపదయ త్వా గృహామి పరిపదయ త్వా గృహామి తమోనప్తే త్వా గృహామి సాగ్బరాయ త్వా గృహామి షక్మన్నో జిష్ఠాయ త్వా గృహామి అనాధిర్తమస్య నాధిష్యం దేవానామోజాభిషస్తి పానభిషస్తేన్యమను మే దీక్షాం దీక్షాపజర్మన్యతామను తపస్తపస్వతిరంజసా సత్యముపదేశకం సువితే మాధాః పుంసురగంసస్తే దేవ సోమాప్యాయతామింద్రాయకథనవిదాహ్యమింద్రప్యాయతామాప్తమింద్రాయ ప్యాగస్తాప్యాయ సఖే సన్యామేధయా స్వస్తితే దేవ సోమ సుత్యామశీలేష్టారాయ ప్రేషే భగాయ అమృతపాయుభ్యో నమో దివే నమః పృథివ్యాగ్నే మృతపతే త్వం మృతానాం మృతపతిరసిజా మమ తనోర సాత్మది జాతపతనోరిజగం సామది సహనౌ వృతపదే ప్రతినోహార్వృతా నిజాతే అగ్నే రుద్రజాతనోస్తయానః పాహితస్యాస్తే స్వాహా జాతే అగ్నే యాశజారజాశజాహ రాశజాతనోర్వరిషిష్ఠాగః పరేష్ఠోగ్రం వచో అపావధీర్ వేషం వచో అపావధీర్కి స్వాహా తిక్తాగనేవతాన్మాన్మాజసితం విజయరగ్నిర్నభో నామాగ్నే అంగిరోజోస్యాం పృథివ్యామస్యాదృషాణాం నేయత్తేనాధిష్టం నామ యజ్ఞజంతేన ద్వాదశేగ్నే అంగిరోజోద్వితీయస్యాం తృతీయస్యాం పృథివ్యామస్యాదృషాణాం నేయత్తేనాధిష్టం నామ యజ్ఞజంతేన ృమాసి దేభ్యశ్వంభస్మ దేభ్యశ్వంభస్మేంద్రఘోషస్వసభ్య పురస్తాద్మనోజమాస్వాదు స్వాహ సింహేర శిలాజస్వాశవనిస్వాహ సింహేరస్యాదిత్యవనిస్వాహ సింహేరస్యావహదేవాందేవజతేగజమానాదస్వాహభూదేభ్యస్వాభిష్ణాజురసిలసవేంద్రగంహలసువక్షితస్యగివంద్రగంహాచ్యువక్షితసిగివంద్రగంహాగ్నేర్భస్మాస్యగ్నేఃపురేషమసి యుంజతే మన ఉదయంజతే ధిరో విప్రామిప్రస్తవృషదోపిపస్థితః విహోత్రాదధేమయుమావిదే గజన్మహే దేవస్తసవిదుః పరిష్టుజిః సువాగ్దేవదుర్ఘాగుం నావదేవశ్రుతౌ దేవేష్వాఘోషే సామానో వీరో జాయతాంగం మన్యాజగం సర్వే నుజీవామయో బహూనామ సద్వశీ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య పాగుం సురగిరాపతిధే నుమదేహి భూతకం సూర్యపతిని మనవే యశస్యే యస్కభ్రాద్రోదసే విష్ణురేతే దాధార పృథివే మహితో మయోఖైః ప్రాచే ప్రేతమధ్వరం కల్పయంతి ఓర్ధ్వం యజ్ఞం నగతం మాజే పరతమత్ర మేధాం వష్మన్ పృథివ్యా దివో వా విష్ణుభుత వా పృథివ్యా మహో వా విష్ణుభుత వాంతరిక్షాధ్యస్తో గుణస్త బహు గర్వ సంజైనా ప్రయచ్చ దక్షిణాదోత సంజాత్ వశిష్ణోర్ముగంభీర్యాని ప్రవోచయ్యః పార్థివాని విభమేన జాగం సుజోస్కథాయదుత్తరగం సుధస్థం విచక్రమాణస్త్రేధోరుగాయో విష్ణోరనాటమసి విష్ణోః పృష్ఠమసి విష్ణోశ్చత్రే స్వవిష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా ఋణుష్పాద ప్రసిన్న పృత్స్వేంగాహిరాజేవామపాగుం విభేనా విశ్వేమను ప్రసిందో నానాస్తాసి విద్య రక్షసస్తపిష్ఠైః తవ భ్రమాస ఆశుయాపదం జనస్పృశతి శతాశోశుచానః తపోగిష్యగ్నే జుహ్వాపతంగాన సందితో విసృజ విశ్వగుల్కాః ప్రతిస్పశో విసృతూర్మిదమో భవ వాయుర్విశో అస్యా అదగ్ధః యో నో దూరే అఘశకం సోయోనం చగ్నేమాకిష్టేర్వ్యచిరాదధర్షేత్ ఉదగ్నే తిష్ట ప్రత్యాతనుష్వన్యమిత్రాగం రోషతాత్తిగ్మహేతే యో నో అరాతికం సమిధాన చక్రే నీచాతం భక్ష్యత సన్న శుష్కం ఊర్ధ్వభవ ప్రతిభిద్ధ్యాధ్వస్మదావిష్కృణుష్వదేవ్యాణ్యగ్నే అవస్థిరాతనుషిజాతిజూనాహాన్ జామిమ జామిం కర్మణే శత్రూణ్ సదే జానాది సమలింగమిష్ఠదేవతే బ్రహ్మణే గాతుమైరత్ విశ్వాహాంగస్మై సుఖినాని రాజోద్యుమ్నాంగిర్యో విదులో అభిద్యోర్ సేనగ్నే అస్తు సుభగస్సు దానుర్యస్థా నిత్యేన హవిషాయ ముక్షైః విప్రేషతి స్వ ఆయుషు రోణే విశ్వేదస్మై సుదినాసా సదిష్టిః వచ్చామిదే సుమతిం ఘోషర్వాక్సుందే మావాతా జనతామియంగీ స్వశ్వాహాస్వాసురథామర్జదే మాస్మే క్షత్రాణి భారదేనముద్యూన్ ఇహ త్వాభోరుజాచరేతు పద్మం దోషావస్తర్గే దివాగం సమనిర్జూన్ క్రీడంతస్త్వా సుమనసస్తపే మాభిర్జుమ్నాతశ్చివాగం సోజనానాం యస్వాస్వస్వస్సు హిరణ్యో అగ్నముపజాదివసుమతారసేన తస్యత్రాతాభవసి తస్య సకాయస్త ఆచిచ్ఛమానుషద్యుజోషత్ మహోనుజామి బంధుతావచోభిస్తన్మా పితుర్గోతమాజన్విజాజ త్వం నో అస్య వససశ్చికిద్భ్యుహోదరిదవిష్ఠసుక్రతోదమోనాః అస్వప్నజస్తరణజ సృషేవా కతంద్రాసో మృగా అశ్రమిష్ఠాః తే వాయవ సద్ధికం చోనిషద్యాగ్నేతవనః పాంతమూర యే వాయవో మామతేజం తే అగ్నే పశ్యంతో అంధంతు వితాదరక్షన్ రక్షతాన్ సుకృతో విశ్వమేధాదిక్షంతయద్రిమోనాహ దేభో వయాబలగం సధన్యస్మోదాస్తమ ప్రణేత్య శ్యామవాజాన్ ఉభాషకం సా సోదయసత్తదాదేనుష్ఠుజాగణ వయాదే అగ్నే సమిధామిధేమప్రతిస్తోమగం శస్యమానం విభాయ దహాససో రక్షస పాహ్యస్మాన్ గృహో నిజో మిత్రమహో అవద్యాద్ రక్షోహణం వాజినమాదిధర్మి మిత్రం రసిష్టముపజామి శర్మ శిశానో అగ్నిక్రతుభిస్ సమిద్ధస్తనో దివాసరిషః పాదునక్తం నిర్జ్యోతిషా బృహదాభాగ్నిరావిర్విశ్వానిర్ణుదే మహిత్వా రాదేవేర్మాయా సహతే దురే వాశిశీతే శృంగే రక్షసే నిక్షే ఉత స్వానాసో దివిషం భగ్నే స్తిగ్మాయుధా రక్షసే హంతవాహు మదేశిరస్య ప్రణుజం దిభా మానవరం దే పరిపాధో అదేవీ ఓం దేవస్య త్వా సవితః ప్రసవేశ్వినాః బాహుభ్యాం పూష్మా హస్తాభ్యామాదేభ్యరసి నారిరసి పరిలిఖితగుం రక్ష పరిలిఖిత అరాధర ఇదమహగుం రక్షసో గ్రీవా అభిగ్రంథామిజోస్మాం వేష్టిజం చ భుజం దుష్మగిదమస్త గ్రీవా అభిగ్రంథామి దివే త్వాంతరిక్షాయ త్వాపృథివ్యై త్వా శుంభతాం లోకః పితృషతనో జపోసి జపజాస్మద్వేషో జపజారాజేః పితృణాగం సదనమస్మిద్దిమగ్గస్తఫానాంతరిక్షం వృణపృథివీంద్రియం భద్యుతానస్త్వా మారుతో వినోదు మిత్రావర్ణజోర్ధ్వమేణ ధర్మణా బ్రహ్మవనిం ద్వాక్షత్రవనికం సుప్రజావనికం రాజస్పాషవనిం పర్యోహామి బ్రహ్మదృగం హ క్షత్రం దృగం హ ప్రజాందృగం హ రాజస్పోషం హృదయన ద్యావా పృథివీ ఆపృణయామింద్రస్య సదోసి విశ్వజనస్య ఛాయాపరిత్వా గర్వణో గిరజిమా భవంతు విశ్వతో వృద్ధాయుమనువృద్ధయో దుష్టా భవంతు దుష్టయదింద్రస్య స్యోరసేంద్రస్య ధ్రువమస్యైంద్రమసేంద్రాయ త్వా రక్షోహణో వలగహనో వైష్ణవాన్ ఖనామీదమహం తం వలగముద్వపామిజన్న సమానోజమ సమానోజఖానేతమే నమధరం కరోమి జోనః సమానోజో సమానోరాధేయతి గాయత్రేణ ఛందసావబాఢో వలగహ్యుమత్ర భద్రం తన్నౌ సహ విరాడసి సపత్నః సమ్రాడసి భ్రాతృజః స్వరాడస్కభిమాదిహ విశ్వారాడసి విశ్వాసాన్నాష్ట్రాణాగుం హంతారక్షోహణో వలగహనః ప్రోక్షామి వైష్ణవాన్ రక్షోహణో వలగహనో వనయామి వైష్ణవాన్ జపసి జపజాస్మద్వైష్ణవయారాధే రక్షోహణో వలగహనో వస్తృణామి వైష్ణవాన్ రక్షోహణో వలగహనోమి వైష్ణవాన్ రక్షోహణౌ వలగహనాపుపదధామి వైష్ణవే రక్షోహణౌ వలగహనౌ పరిజోహామి వైష్ణవే రక్షోహణౌ వలగహనౌ పరిస్తృణామి వైష్ణవే రక్షోహణౌ వలగహనౌ వైష్ణవే బృహన్నసి బృహదీంద్రాయ వాచం వద విభోరసి ప్రవాహణో బంధరసి హౌజవాహన స్వాత్రోసి ప్రచేతాస్తుథోసి విశ్వమేదా కృషికసి కవిరంఘారిరసి బంభారిరవస్యురసి దువస్వాన్ శుంధ్యోరసి మార్జానీరస్ సమ్రాటసి కృశానుః పరిషద్యోసి పవమానః ప్రదగ్వాసి నభస్వాన సంవృష్టోసి హౌజసోదరితధామాసి సువర్జ్యోతిర్బ్రహ్మజ్యోతిరసి సువర్ధామాజోస్వేకపాదహిరసి బుద్ధ్మిజోర ణాణీకేణ వాహిమాగ్నేంసీంసామగ్రద్భ్యోద్వేషాభ్యోగృతేభ్య బలుయం దాసి బలోగ్ స్వాహాషాణో అప్తురాజ్య వేదు స్వాహాయన్నో అగ్నిర్వరి వక్రణోయం రథ పురజయతు ప్రభిందన్ అయగుం శత్రోంజయతు దర్హృషాణోయం వాజం జయతు వాచసాదౌ గురు విష్ణో విక్రమ స్వరుక్షయాజన కృధి ఘృతం ఘృతయో మేపి ప్రజ్ఞపతిందిరా సోమోజిగాదిగా విద్దేవానామేతి నిష్కృతమృతాసరమదిత్యాసదాశీరైషవో దేవ సవిదః సోమస్తగం రక్షద్భ్రహ్మావోదభదే తత్వగం సోమదేవో దేవానుపాగా ఇదమహం మనుష్యా మనుష్యాన్ సహ ప్రజలా సహ రాజస్పోషేణ నమో దేవేభ్య స్వధా పితృభ్య ఇదమహం నిర్వరుణస్య పాశాత్ సువరభివిఖ్యేషం వైశ్వానరంజ్యోదినగ్నేమృతపతే త్వం మృతానాం మృతపతిరసియా మమ రనోస్త్వయ్యభూరియగుంసామయ్యాదవతనోర్మయ్యభూదేశాసాద్వతి యథా యథన్నౌ మృతపతే వ్రజినోర్వ్రతాణి అత్యన్యానగాన్నాన్యానుపాగామర్వాపరైరమిదం పరోపరైస్తంపాజుషే వైష్ణవందేవయజ్రాజేదేవస్వా సవితా మధ్వానక్వోషధేత్రాజస్వై నగ్యుస్వజితే మైన గుంహిగుంసేర్దివమగ్రేణమాలే క్షీరంతరిక్షం మధ్యేణమాహిగుంసేః పృథివ్యాసం భవ వనస్పదే శతపరిశో విరోహ సహస్రపలిశా విభజగుం గృహే మయం త్వాజగ్ఞస్ స్వధితిస్తేతి జాన ప్రణినాయ మహతే సౌభగాయాచ్ఛిన్నారాయ సువీర పృథివ్యై త్వాంతరిక్షాయ త్వా దివే త్వా సుంధతాం లోకః పితృపదనో జవోసి జవజాస్మద్వేషో జవజాలాదే పితృణాగం సదనమసి స్వావేషోస్య గ్రేగానే తృణాం వనస్పతిరసి త్వాస్థాస్య తితస్య విత్తాద్దేవస్త్వా సమితా మధ్వానక్కుసృవిత్వనాధ్యస్వౌషధీర్ఘబుద్ధిమగ్గస్తభానాంతరిక్షం వృణ పృథివీముపరేణ దిగం హతే ీ గమధ్యేగాభూయత్రభూరిశృంగా అయాసః అత్రాహతదురుగాయస్ విష్ణోః పరమం పదమవభాతి భూరే విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివే వచక్షురాదతం బ్రహ్మవనింద్రవనికం సుప్రజావనికం రాజస్వశవనిం పర్జోహామి బ్రహ్మ దృగం హక్షత్రం దృగం హరాజాం దృగం హరాజస్వశం దృగం హైవేరేర్విశోహ్యయం తాం పరేమగం రాజస్వశ యజమానం మనుష్యా అంతరిక్షస్య త్వాసానామవగోహామి ఇషే త్వాపవీరస్యుపో దేవాన్ దైవేర్విశః ప్రాగుర్వన్నేరసిజో బృహస్పతే ధారయావసో నిహవ్యాదే స్వదం తాం దేవత్వష్టర్మసురన్వరేవతేరమధ్వమగ్నేర్జనిర్క్రమసి వృషణో స్థవుర్వశ్యస్యాయురసి పురోరవాఘృదేనాగ్రేషణం దథాక్షాంగాయత్రం ఛందో న ప్రజాయస్వత్రైష్ఠుభంజాగతం ఛందో న ప్రజాయస్వ భవతం నస్తమనసౌ సమాగసావరేపసౌ మా యజ్ఞగం హిగం శిష్టం మా యజ్ఞపదిం జాతవేదసౌ శివౌ భవతమద్యనః అగ్నావగ్నిశ్చరతి ప్రవిష్ట ఋషీణాం పుత్రో అధిరాజ దేశః స్వాహాకృత్య బ్రహ్మణా తేజోమి మా దేవానాం మిథుయా గర్భాగధేయం ఆదరిదస్యత్వాదేవః విశ్వాసేనారభేధర్షామానుషాణధ్వస్వౌషధేభ్యః ప్రోక్షామ్యవాం పేరురసి స్వాత్తం చిత్ సదేవం హవ్యమాపో దేవే స్వదతైనగుం సందే ప్రాణో వాజునా గచ్ఛతాగుం సంయజప్తైరంగాని సంయజ్ఞపతిరాశిషా హృదయనాక్తౌ వసుంధ్రాయే ఛాగుం రేవతేర్యజ్ఞపతిం బృహధాభిషతోరో అంతరిక్ష ేనాస్య హవిషస్మనాయజసమస్య తనువాషేజోమర్షేజసి యజ్ఞేయజ్ఞపతిం ధాః పృథివ్యా సంవృజః పాహి నమస్త ఆదానానర్వాప్రేహి ఘతస్య కుల్యా మనసః ప్రజజా సహ రాజస్పోషేణాపో దేవే శుద్ధాయువః శుద్ధాయూయం దేవాగుం ఊర్ధ్వగుం శుద్ధా వయం పరివిష్టాః పరివేష్టారో వో భూయాస్మ వాక్త ఆప్యాయతాం ప్రాణస్త ఆప్యాయతాం చక్షుస్త ఆప్యాయతా విశ్రోత్రం ద ఆప్యాయతాన్యాదే ప్రాణాన్ శుజ్జగామజా చక్షుర్జా శ్రోత్రం యత్తే క్రూరం యదా స్థితం తత్త ఆప్యాయతాం తత్తజేతేన శుంధతాన్నాభిస్త ఆప్యాయతాం రాజస్త ఆప్యాయతాం శుద్ధాశ్చరిత్రాశ్రమద్భ్యశ్చమోషధేభ్య పృథివ్యే సమహోభ్రామోషధేగ్రాజస్వై నగ్స్వతితే మైనగం హిగం శ్రే రక్షసాం భాగో శైలమహగం రక్షోధమంతమో నజామిజోస్మాన్ వేష్టయం చ భజం విష్మయిదమే నమసమంతమో నజామీషేద్వాచుతే నద్యా వా పృథివే ప్రోన్వాచామచ్చిన్నో రాజస్సువీర పూర్వంతరిక్షమన్విహి మాయో వేహి స్తోకానాగస్వాహోర్ధ్వన సంమారుతం గచ్చతం సం తే మనసా మనస్సం ప్రాణేన ప్రాణో దుష్టం దేవేభ్యో హవ్యం హృతవత్ స్వాహైంద్ర ప్రాణో అంగే అంగే నిదేభ్యదైంద్రో ప్రాణో అంగే అంగే విపోభవద్దేవత్వష్టద్భూరి దేశకుం సమే దృషరూపాయత్స లక్ష్మాణో భవచ దేవత్రాయంతమవసే సఖాయో నుత్వా మాతా పితరో మదం తుశ్రేరస్యగ్నిస్వాహశ్రేణాత్వాపస్తమ ్రజ్జై పూష్ణోరగ్రిహ్యాపామోషధే నాగుం రోహిష్యే ఘతం ఘత పావానప్యపతవసాంబసాపావానప్యపదాంతరిక్షస్య హవిరసి స్వాహా త్వాంతరిక్షాయ దిశ ప్రదిశ ఆదిశో విదిశ ఉద్దిశ స్వాహా దిభ్యో నమో దిభ్యః సముద్రం గచ్చ స్వాహ అంతరిక్షం గచ్చ స్వాహ దేవగం సవితారం గచ్చ స్వాహ హోరాత్రే గచ్చ స్వాహ మిత్రావరుణౌ గచ్చ స్వాహ సోమం గచ్చ స్వాహ యజ్ఞం గచ్చ స్వాహ చందాగంసి గచ్చ స్వాహ ద్యావా పృథివే గచ్చ స్వాహ నభో దివ్యం గచ్చ స్వాహ అగ్నిం వైశ్వానరం గచ్చ స్వాహ ద్భ్యస్మౌషధే భ్రోమనో మేహార్ది గచ్చ తనూ వచం పుత్రన్నప్తారమశేయసుగసితమభిశోషయోస్మాంగేక్షయం చ వయం విష్ణోధామ్నో ధామ్నో రాజన్నితో వరుణనోమం చ గదాపో అగ్నియా వరుణే దిశపామహే తతో వరుణనోమం చ హవిష్మదేరిమా ఆపో హవిష్మాన్ దేవో అధ్వరో హవిష్మాగుం నావిభాసతి హవిష్మాగుం అస్తు సూర్యః అగ్నేర్వోపన్నగ్రహస్య సదసి సాదయామి సుమ్నాయ సుమ్నినే సుమ్నే మాధత్తేంద్రాగ్నిజోర్భాగధేస్థమిత్రావరుణజోర్భాగధేస్థ విశ్వేషాం దేవానాం భాగధేస్థాగృత సూర్యాయత్వోర్ధమిమమధ్వరం గృధే దేవేషోత్రాయచ్ఛ సోమరాజన్యవరోహమాభేర్మాసం వెక్షామాద్వాహికం శిషం ప్రజాస్త్వముపావరోహ ప్రజాస్త్వాముపావరోహం దృశణోత్రగ్నిః సమిధాహవం మే శృణ్వన్వాపోషణాశ్చ దేవీః శృణోదగ్రావాణో విదుషో ను యజ్ఞం శృణోదు దేవస్ విదాహవం మే దేవేనాపో అపాన్నపాద్యభూర్మిరహభిష్టయం ద్విజావాన్మజంతమస్తం దేవేభ్యో దేవత్రాధత్త శుక్రగం శుక్రవేభ్యో దేషాం భాగస్థ స్వాహాకారిషిరస్య పాపాం వృద్ధగం సముద్రస్య మోక్షిత్యాముమ్మే యమగ్నేవృత్సుమద్యమాభో వాజేషు జంజునాః సయం రాశస్వధీరిషః త్వమగ్నే రుద్రో అసురో మహో దివస్త్వగుం శర్ధో మారుతం వృక్షజేషిషే త్వం వాజేరరుణేర్యాశిషం గజస్త్వం భూషావిషతః పాశినుత్మనా ఆభో రాజానమద్ధరస్య రుద్రగుం హోతారగుం సత్యగజగుం రోదస్యోః అగ్నిం పురాతన యజ్ఞోరచిత్తాద్ధిరణ్యరూపమవసేణుధ్వం అగ్నిర్హోదానిషసా దాదిజేజానుపస్థే మాతుః సురభావలోకే యువాగమిః పురునిష్ఠరుతావాధత్తా కృష్ణేనాముద మధ్య విద్ధః సాధ్వేమ గర్దేమవీతిన్నో అద్య యజ్ఞస్య జిహ్వామపిదామగుహ్యా సహాయురాగాసురభిర్మసానో భద్రామగర్దేవహూతిన్నో అద్య అక్రందదగ్నిశ్రమయన్ నిపద్యో క్షామారేరిహద్వీరుధ సమంజన్ సద్యోజ్ఞానో విహేమిద్ధో అక్షదారోదసే భానునాభాత్యంతః దేవసో నిపుర్వణేకహోదోషావస్థోరేరిరేజ్ఞిజాసః క్షామేవ విశ్వా భువనాని యస్మిన్ సగుం సౌభగాని దధిరే పావకే తుభ్యంతా అంగిరస్తమ విశ్వాః సుక్షితయః పృథక్ అగ్నే కామాయ జేమిరే అశ్యామదం కామమగ్నే దవోత్యశ్యామ రజగం రజివ సువీరం అశ్యామవాజమభివాజయంతో శ్యామద్యుమ్నమజ రాజరం తే శ్రేష్టభారతమంతమాభర వసో పురస్పృహగం రజిం సస్మితనస్తన్యతోరోచనస్థ అజరేభిర్నానదద్భిర్యమిష్ట యవకః పురుతమః పురోణి వృసోన్యగ్నిరనుజాతి పర్వన్ ఆయుష్కే విశ్వతో దధదయమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణ ఆయతి పరాలక్ష్మగుం సువామితే ఆయుర్వ్యా అగ్నే హమిషో జుషాణో ఘృత ప్రతీకో ఘృతజో నిరేధి ఘృతం వేత్వా మధుచారు గవ్యం విదేవ పుత్రమధిరక్షతాధిమం తస్మై తే ప్రతిహర్యతే జాతవేదో వితర్షణే అగ్నే జనామి సుష్టుతిం దివస్పరి ప్రథమం జగ్నే అగ్నిరస్మద్వితేజం పరిజాతవేదాః తృదేన వప్స ద్రవణ అజస్రమింధానరేణంజరత స్వాధీః శుచిపావకమంజోగ్నే బృహద్విరోచసే త్వంఘృతేభిరాహుతః దృశానో రుక్మపుర్వ్యావ్యద్యోర్ధుర్మర్షమాయుశ్రియేరు చాణః అగ్నిరమృతో అభవద్వజో భర్గదే నంజౌరజనయత్సురేతాః ఆయ దిశ నృపతిం తేజ ఆనక్షుతిరేతో నిషిక్తం జౌరభీకే అగ్నిశ్చర్ధమనవద్యుపానగ్నిస్వాధిజం జనయత్సూదయత్ సదేజేజసా మనసాత్వోదపుత శిక్షస్వ భత్యస్య శిక్షో అగ్నే రాజో నృతమస్య ప్రభూతౌ భోజామదే సుష్ఠుతయశ్చవస్వ అగ్నే సహంతమాభరద్యుమ్నస్య ప్రాసహారయిం విశ్వాజశ్చర్షణే రభ్యాసా వాచేషు సాసహత్ తమగ్నే మృతనా సహగుం రజగుం సహస్వ ఆభర త్వగుం హి సత్యో అద్భుతో దాతావాజస్య గోమతః ఉక్షాన్నాయ వశాన్నాయ సోమపృష్ఠాయ మేధసే స్తోమేర్విధేమాగ్నజే మద్మాహి సోమో అస్యద్మసద్వాచక్రే అగ్నిర్జరుషాజ్మాన్నం సప్వన్నవోర్జసన ఓర్జం ధారాజే వజేరవృగేక్షేష్యంతః అగ్నహాయోగం శివవస ఆశువోర్జమిషంచన నారే బాధస్వదిక్షునా అగ్నే పవస్వస్వప అస్మే వర్జస్సువీర్యం దధత్పోషకం రజిం మయి అగ్నే పావక రోచిషా మంద్రజా దేవ జిహ్వజా ఆదేవానివక్షిజక్షి చ సనః పావకదే దివోగ్నే దేవాగం ఇహావహ ఉపయజ్ఞకం హవిశ్చన అగ్నిశుచమ్రతమశుచర్విప్రశుచి కవి శుచిరోషత ఆహుత ఉదగ్నే సుజయస్తవ శుక్రాభ్రాజం దీరతే తవ జ్యోతిగిష్యర్చయః ఓ